18.42 సమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. అనగా ఇంతకు పూర్వము చెప్పబడినట్లుగా అసమ దమములు మరియు ఇంతకు పూర్వము చెప్పిన శారీరకాది భేదము వలన కలుగు మూడు విధములగు తపస్సు మరియు ఇంతకు పూర్వము చెప్పబడిన రెండు విధములైన శాంతి, శాంతి అనగా క్షమ, అర్జవము అనగా అంతఃకరణము యొక్క సరళత్వము మరియు జ్ఞాన విజ్ఞానములు మరియు ఆస్తికత్వము అనగా శాస్త్రార్థమునందు శ్రద్ధ విశ్వాసము మొదలగునవన్నీయు బ్రాహ్మణుని స్వాభావిక కర్మలు అనగా బ్రాహ్మణవణము వారి కర్మలు స్వభావ ప్రభవయ గుణై ప్రవిభక్తాని అనగా స్వభావజన్య. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 158. గుణముల కారణముగా కర్మలు విభజించబడినవి అను విషయమే ఇచ్చట స్వభావజం అను శబ్దము ద్వారా చెప్పబడినది. 18.43 శౌర్యం తేజోధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమిశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. అనగా శౌర్యము అనగా శూరవీరత్వము, తేజము అనగా ఇతరుల ఎదుట లొంగియుండుట అను స్వభావము లేకుండుట, ధృతి అనగా ధారణాశక్తి, ఈ ధారణాశక్తి కలిగియున్న మానవుడు సదా ఉత్సాహము గలవాడే మనుష్యునకు కలుగు సర్వావస్థలయందును శోకముగాని లేమినిగాని అనుభవించుకుండుట, దక్షత అనగా ఎన్ని చిక్కులు లేక ఆకస్మికముగా వచ్చు ఆపదలయందు ఎటువంటి భయము లేకుండా వాటిని ఎదుర్కొను భావము మరియు ధైర్యము కలిగియుండుట, మరియు యుద్ధము నుండి వెనుదెరగక విజయమో వీరమరణమునో పొందగోరు స్వభావము కలిగియుండుట. దానము అనగా ఇవ్వదగిన పదార్థములను ఉదారముగా పంచిపెట్టుట, మరియు ఈశ్వరభావము అనగా పాలితుల పట్ల అధికారము కలిగియుండుట. ఇవన్నీ క్షత్రియ వర్ణమువారి కర్మలు అనగా క్షత్రియు పర్ణమువారి స్వాభావిక కర్మలు అనగా క్షత్రియులకు విధించబడిన కర్మలు. 18.44 కుశగోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజన్ పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం. అనగా కృషి, గోరక్ష మరియు వాణిజ్యము అనగా భూమిని దున్ని పంటలు పండించుట కృషి ఎనబడును. గోవులను రక్షించుట అనగా వాటిని పోషించుట గోరక్ష ఎనబడును. మరియు క్రయ విక్రయరూపమైన వాణిజ్యము అనగా వ్యాపారము అనగా క్రయ విక్రయము వణిక్ కర్మను వాణిజ్యమందురు. పై మూడు కర్మలు అనగా కృషి, గోపాలనము మరియు వాణిజ్యము వైశ్యకర్మలు అనగా వైశ్యవర్ణమువారి స్వాభావిక కర్మలు. ఆ విధముగానే పరిచర్యలు చేయుట అనగా సేవారూపమైన కర్మలు చేయుట శూద్రవణము వారి స్వాభావిక కర్మలు. స్వాభావికముగా ఏర్పడిన వణముల గుణములననుసరించి చెప్పబడిన ఆయా కర్మలను క్రమము తప్పక అనుసరించి అనుష్ఠించిన వారికి స్వర్గమునకు ప్రతిరూపమైన స్వాభావిక ఫలము ప్రాప్తించును. ఏలైనా స్మృతి గ్రంథములందు చెప్పబడినట్లుగా తమ తమ అనగా తమ వర్ణము వారికి విధించబడిన కర్మలయందు అంకితభావము కలిగియున్న పురుషుడు దేహత్యాగానంతరము పరలోకమున కేగి తాను స్థూలదేహముతో కూడి భూలోకమునందు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 159. జేసినట్టి కర్మలు మరియు ఈశ్వర ప్రసాదితమైన వాటి ఫలముల ప్రకారముగా శ్రేష్టమైన దేశ, కాల, జాతి, కుల, ధర్మ, ఆయువు, విద్య, ఆచార విచారములు, ధనము, సుఖము మరియు తెలివి మొదలగువానిచే సంపన్నుడై తిరిగి స్థూలదేహమును పొందును. ఇంతేగాక పురాణాదులయందు గూడా వర్ణాశ్రమాదులకు వేగువేగు లోక ప్రాప్తిరూపములైన ఫలభేదములు చెప్పబడియున్నవి. కాని ఇతర కారణముల వలన తమకు విధించబడిన కర్మలను భక్తిశ్రద్ధలతో అనుష్ఠించిన వారికి ఇప్పుడు చెప్పబోపు ఫలములు లభించును. 18.45 స్వే స్వే కర్మణి భరతహాస్యం సిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్చను. అనగా కర్మాధికారేణ పురుషుడు అనగా తత్వజ్ఞానమియుంగని పురుషుడు అనగా పైన చెప్పబడిన లక్షణములు గలవాడు తన కర్మలయందు తత్పరుడే అనగా ఆ కర్మలు చేయుటియందే ఆసక్తి గలవాడే అనగా తన కర్మలను అతి శ్రద్ధతో అనుష్ఠించిన కారణముగ తాను ఇంతకు పూర్వము చేసిన పాపములు నశించినవాడై దేహము మరియు ఇంద్రియములకు అనుకూలమైన తాను చేసిన కర్మలకనుగుణమైన ఫలమును పొందును. అయితే తనకు విధించబడిన కర్మలు అనుష్ఠించినంత మాత్రముననే సాక్షాత్తుగా సిద్ధి లభించున కాదు. అయితే మరి ఎట్లు లభించును? తన కర్మలయందు మగ్నమైయున్న పురుషుడు ఏ విధముగా సిద్ధిని పొందునో చెప్పెద వినుము. 1846 యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్య సిద్ధిం విందతి మానవః. అనగా ఏ అంతర్యామేన ఈశ్వరుని ద్వారా సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి లేక చేష్టలు కలుగుచున్నవో మరియు ఈశ్వరునిచే ఈ జగత్తంతయు వ్యాపించియున్నదో ఆ ఈశ్వరుని చేత ప్రతి వర్ణము వారికి ఇంతకు పూర్వము చెప్పినట్లుగా విధించబడిన తన కర్మల ద్వారా పూజించి ఆయనను ఆరాధించిన మనుష్యుడు మాత్రమే జ్ఞాననిష్ఠయను యోగ్యత రూపమైన సిద్ధిని పొందగలడు. అలా కలుగుటకు కారణమేమి అన్నచో 18.47 శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అనగా తన వణముననుసరించి ఈశ్వరునిచే విధించబడిన కర్మ గుణరహితమైనను అనగా హీనమైన కర్మ అయినప్పటికీ బాగుగా అనుష్ఠించబడిన ఇతరుల ధర్మము కంటే శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 160 ఎంతో శ్రేష్ఠమైనది. ఏ విధముగా విషమునందు లేక అగ్నియందు పుట్టినటువంటి ప్రాణికి ఆ విషము లేక అగ్ని ఎట్లు అపకారి కాదో ఆ విధముగానే తన స్వభావముననుసరించి విధించబడిన కర్మలను శ్రద్ధతో అనుష్ఠించు మనుష్యునకు ఎటువంటి పాపము అంటదు. ఏ మాట ఇంతకు పూర్వము స్వభావజం చూ. గీత 18.43 అను పదము ద్వారా చెప్పబడినదో అదే మాట ఇచ్చట స్వభావనియతం అను పదము ద్వారా చెప్పబడినది. స్వభావముననుసరించి విధించబడిన కర్మను స్వభావనియతము అని చెప్పుదురు. పై శ్లోకమునందు స్వభావముననుసరించి విధించబడిన కర్మలను అనుష్ఠించువాడు అయిన మనుష్యుడు విషమునందు పుట్టిన పురుగువలే ఎటువంటి పాపమును పొందడు. మరియు 3వ అధ్యాయమునందు కూడా ఇతరులకు అనగా ఇతర వర్ణముల వారికి విధించబడిన కర్మలు భయహేతువులేయుండును. మరియు ఎవడైనా అజ్ఞాని కూడా ఎటువంటి కర్మలు చేయక ఒక్క క్షణము కూడా ఉండజాలడు. అందువలన 18.48 సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృతాః. అనగా జన్మతో లభించినది సహజమనబడును. ఆ సహజమైనది ఏది? అన్నచో కర్మేణి సమాధానము. ఓ కౌంతేయ, త్రిగుణములతో కూడియున్నందున ఏ కర్మ దోషయుక్తమైయున్నదో అటువంటి దోషభూయిష్టమైన కర్మ కూడా అది సహజమైయున్నందున దానిని విడువరాదు. ఏలైనా ఆరంభించినవన్నీయు ఆరంభములనబడును. అందువలన ఇచ్చట ప్రకరణానుసారముగా సర్వారంభము అనగా సమస్త కార్యములు అనగా కర్మలు. అందువలన స్వధర్మమునకు సంబంధించిన కర్మలుగాని లేక పరధర్మమునకు సంబంధించిన కర్మలుగాని ఏ కర్మలేనను అవి ఎన్నియూ త్రిగుణములకు సంబంధించిన కర్మలే. అందువలన అనగా త్రిగుణాత్మకములైయున్నందున అగ్నితో గుట్టిన పొగవలే అగ్నివలనే దోషములతో కూడినవైయున్నవి. అభిప్రాయమేమన? స్వధర్మమనబడు సహజ కర్మను పరిత్యజించినందువలన మరియు పరధర్మమును గ్రహించినందువలన కూడా దోషము కలగదు. పైగా పరధర్మము భయముతో కూడినదైయున్నది, మరియు అజ్ఞానేన వాని ద్వారా సర్వవిధ కర్మలు పూర్తిగా త్యజించుట కూడా సాధ్యము కాదు. అందుచేత సహజ కర్మలను త్యజించరాదు. ఇచ్చట మనము విచారణ చేయవలసిదేమనగా కర్మలన్నింటినీ నిశ్శేషముగా త్యజించుట అసంభవమా? అసంభవమైనచో ఆ కర్మలను త్యజించరాదు. లేక సహజ కర్మలను త్యజించుట దోషము కూడానా? అందువలన పూర్వపక్షము తీందువలన ఏమి సిద్ధించును అన్నచో శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం సమాధానము సర్వవిధ కర్మలను నిశ్శేషముగా త్యజించుట సాధ్యము కానప్పుడు సహజ కర్మలను త్యజించుట కూడదు. అప్పుడు సిద్ధించుదేమనా? కర్మలన్నింటినీ నిశ్శేషముగా త్యజించుట గుణయుక్తమే, పూర్వపక్షము ఇది బాగున్నది. కాని మరి కర్మలన్నింటినీ త్యజించుట సాధ్యము కానప్పుడు ఇంక గుణదోషముల సమస్యే లేదుగదా. సమాధానము అయితే సాంఖ్యవాదుల గుణముల వలె ఆత్మ ఎల్లప్పుడూ చలన స్వభావము కలిగియున్నదా? లేక బౌద్ధమతావలంబకుల వలె ప్రతి క్షణమునందును పుట్టి నశించు స్వభావమును కలిగియున్నదా? రూపము, వేదన, విజ్ఞానము, సంజ్ఞ మరియు సంస్కార రూపమైన పంచస్కంధముల వలె క్రియలే కారకములయున్నవా? పై ఈ రెండు కారణముల వలన కర్మలు నిశ్శేషముగా త్యజించుట సాధ్యపడదు. అయితే పై రెండుగాక మూడవ పక్షము మరియొకటి కలదు. అదేమనా? ఆత్మకర్మ చేయుచున్నప్పుడు అది సక్రియము అనగా కర్మలు చేయుటయందు నిమగ్నమైనదిగా యుండును, మరియు అది కర్మలు చేయనప్పుడు అది నిష్క్రిమై యుండును. అలా ఒప్పుకొన్నట్లయితే సర్వకర్మలు నిశ్శేషముగా త్యజించుటకు సాధ్యపడును. ఈ మూడవ దృక్కోణముననుసరించి చూచిన మనకు తెలియు విశేషమేమనా? ఆత్మచలన స్వభావము కలదని ఒప్పుకోబడదు. అంతేగాక క్రియకారకము కానేరదు. అయితే మరి ఏమిటి అన్నచో, తన స్వరూపమునందే దాగియున్న ద్రవ్యమునందే కానరనటువంటి, అనగా లేనిదిగా ఉన్నట్టి క్రియ ఉత్పన్నమగుచుండగా అంతకుముందున్న క్రియ నశిస్తుందా? శుద్ధ ద్రవ్యము క్రియాశక్తి కలిగియుండి అవిద్యమానముగా దాగి ఉంటుంది. అదే అవకాశము కలిగినప్పుడు ప్రకటితమై కారకమగుచున్నది. ఇలా చెప్పువారు వైశేషిక మతావలంబకులు. గల దోషమేమి? పూర్వపక్షము అయితే ఈ పక్షము అనగా అభిప్రాయమునందు అన్నచో సమాధానము ఈ మతమునందు గల పెద్ద దోషమేమన? ఈ మతము భగవంతునికి నచ్చలేదు, అనగా ఒప్పుదల కాదు. పూర్వపక్షము అదెట్లు తెలియబడును అన్నచో సమాధానము భగవంతుని అభిప్రాయముననుసరించి అసత్యమైన అనగా భ్రాంతిచేత కల్పితమైన వస్తువునకు స్థితి అనగా ఉనికియే లేదు. అందుకే ఆయన నాసుతో విద్యతే భావః అని చెప్పియున్నారు. వైశేషిక మతానియాయులు అసత్ను సత్తుగాను, సత్తును అసత్తుగాను చెప్పుదురు. పూర్వపక్షము భగవంతునికి ఇష్టమైనది కాకపోయినను వైశేషికులు చెప్పు మతము ఏయుక్తమైనచో ఒప్పుకొనుటలో దోషమేమి? సమాధానము అయితే చెప్పెద వినుము. ఇతరమైన సర్వమతముల ద్వారాను మరియు ప్రమాణముల ద్వారాను ఈ మతమునకు విరోధము కలుగుచున్నందున ఈ మతము దోషయుక్తమని చెప్పబడినది. 162 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. పూర్వపక్షము ఏ విధముగా చెప్పబడినది? సమాధానము ద్వేణుకము మొదలగు ద్రవ్యములు తమ ఉత్పత్తికి పూర్వమే సంపూర్ణముగా అసత్తులేయుండియే పుట్టుచుండును, మరియు క్షణకాలము మాత్రము ఉన్నట్లుగా తోచి మరల వెంటనే అసత్భావమును పొందును. అనగా క్షణకాలమందే పుట్టి నశించుచుండును. అప్పుడు మీరు చెప్పినట్లుగా ఒప్పుకొన్నచో అసత్తును సత్తుగా ఒప్పుకోవలసి వస్తుంది. అట్లుగానిచో అభావమును అనగా లేమిని అనగా లేని వస్తువును భావము అనగా ఉన్నట్లుగా ఒప్పుకోవలసి వస్తుంది. అనగా సత్యమేమనా? పుట్టుక ఎనునది లేని వస్తువు తాను పుట్టుక పూర్వమే లేడి కొమ్ముల వలె సర్వథా అసత్యమైనది అయి ఉండి కూడా సమవాయము, అసమవాయము మరియు నిమిత్తము అనబడు మూడు కారణముల సహాయముతో పుట్టుచుండును. కాని అభావము అనగా సుతరాం లేని వస్తువు ఈ విధముగా ఉత్పన్నమగుచున్నది లేక తన ఉత్పత్తికి కారణ వస్తువును కోరుచుండును అని చెప్పుట కుదరదు. ఏలేనా, కుందేటి కొమ్ములు మొదలగు వాటియందు ఇట్టి స్థితి చూడబడతలేదు. పుట్టుక కలిగి ఉంటున్నటువంటి ఘటాదులు భావరూపములే ఎగుచున్నవని ఒప్పుకొనినచో అవి అభివ్యక్తి అనబడు ఏదో ఒక కారణము యొక్క సహాయముతో పుట్టుచున్నవి అను మాట సహేతుకముగా ఉండును. మరియు అట్లుగాక అసత్తును సత్తుగాను మరియు సత్తు అసత్తుగా మారుటను ఒప్పుకొన్నచో ఎవ్వనికిని ప్రమాణము ప్రమేయాది వ్యవహారములందు నమ్మకమే ఉండదు. ఏలేనా, అలా ఒప్పుకొన్నట్లయితే సత్తు సత్తుగానే యుండును మరియు అసత్తు ఎల్లప్పుడూ అసత్తుగానే యుండునన్న నమ్మకము చెడిపోవును. దీనితోపాటు ఆ పుట్టుచున్నది అనో వాక్యము ద్వారా ద్వేణుక్ మొదలగు ద్రవ్యములు తమ కారణము మరియు ఉనికితో సంబంధమున్నట్లుగా చెప్పుచున్నవి అనగా ఉత్పత్తికి పూర్వము జరుగు కార్యము అసత్ అనగా లేనిది అగుచున్నది. అంతేగాక తమ కారణము యొక్క వ్యాపారము సహాయముగా తమకు కారణరూపమైన పరమాణువులతోడను మరియు శక్తితోడను సమవాయరూప సంబంధము ద్వారా ఏకమగుచున్నది. అట్లు ఏకమై కారణముతో గలసి సత్ అగుచున్నది. అట్టి స్థితియందు అసత్తుకు కారణమైనది సత్తు ఎట్లగుచున్నదో వారే చెప్పవలసి యుండును. అంతేగాక అసత్ అయిన దానికి మరియొక దానితో సంబంధము మాత్రము ఎట్లు సంభవముగును? ఏలేన్నచో గొడ్రాలు బిడ్డని యొక్క ఉనికి మరియొక సత్పదార్థముతో సంబంధముగాని లేక దానికి కారణముగాని ఏ విధముగాను ఎవనిచేతను ప్రమాణపూర్వకముగా సిద్ధింపజేయబడజాలదు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 163. పూర్వపక్షము వైశేషిక మతవాదులు లేమి యొక్క సంబంధమును ఒప్పుకొనరు. వారు భావరూపమైన ద్వేణుక్ మొదలగు ద్రవ్యముల యొక్క సంబంధమును మాత్రమే దాని యొక్క కారణముతో సమవాయ సంబంధమును చెప్పుచున్నారు. సమాధానము మాట అది కాదు. ఏలేనా, వారి అభిప్రాయముననుసరించి కార్యకారణ సంబంధము జరగక పూర్వమే కార్యము యొక్క ఉనికి ఒప్పుకొనబడలేదు. అనగా వైశేషిక మతస్థుడైన కుమ్మరి మరియు కర్రచక్రము సారే మొదలగు క్రియ ఆరంభము కాక పూర్వమే ఘటము మొదలగువాని అస్తిత్వమును అనగా ఉనికిని ఒప్పుకొనరు. అంతేకాకుండా మట్టికే ఘటాది ఆకారము ప్రాప్తించినదని వారు అనగా వైశేషికులు ఒప్పుకొనరు. అందుచేత చివరకు అసత్తు యొక్క సంబంధమునే ఒప్పుకొనవలసి వచ్చుచున్నది. పూర్వపక్షము అసత్ యొక్క సమవాయ సంబంధము కలిగియుండుట న్యాయ విరుద్ధము కానేరదు. సమాధానము అట్లు చెప్పుట సరికాదు. ఏలేనా, గొడ్రాలి బిడ్డనికి దేనితోనూ సంబంధమున్నట్లుగా ఇంతవరకు ఎచ్చటను చూడబడలేదు. అభావము అనగా లేమి యొక్క సమానత్వము ఉన్నప్పటికీ ఘటాదుల ప్రాగభావము అనగా అవి లేక పూర్వమే వాటిని ఉన్నట్లుగా తలంచుట యొక్క తన కారణముతో సంబంధము ఉండును. గొడ్రాలి బిడ్డని లేమితో కాదు. అందువలన ఈ అభావములకున్న భేదము అనగా భిన్నత్వమును గురించి చెప్పవలసి యున్నది. అదెట్లన? ఒకటి లేకుండుట, రెండు లేకుండుట, అన్నీ లేకుండుట, ప్రాగభావము, ప్రధ్వంసభావము, అన్యోన్యభావము, అత్యంతాభావము, ఈ లక్షణములతో ఎవ్వడు కూడా అభావము యొక్క అనగా లేనటువంటి వస్తువు యొక్క విశేషత్వము అనగా ఆ లేనిదాని గుణగణములు ఎవ్వడు చూపజాలడు. మరి ఎటువంటి విశేషత్వము లేకున్నప్పటికీ ఘటము యొక్క ప్రాగభావమే కుమ్మరి మొదలగువాని ద్వారా ఘటభావమును పొందియుండునని చెప్పుట, మరియు దాని యొక్క కపాలమును పేరుగల తన కారణరూపమైన భావముతో సంబంధము కలిగియుండును, మరియు అది అంతయు వ్యవహారమునకు యోగ్యముగా ఉండును. కాని అదే ఘటము యొక్క ఏ ప్రధ్వంసభావము కలదో అది అభావత్వములో సమభావ సంబంధితము కలిగియుండదు. ఈ విధముగా ప్రధ్వంసము మొదలగు అభావములను ఎట్టి స్థితియందును వ్యవహారమునకు యోగ్యముగా ఒప్పుకొనకపోవుట, మరియు కేవలము ధర్వణుక మొదలగు ద్రవ్యమును పేరుగల గభావమును మాత్రమే ఉత్పత్తి మొదలగు వ్యవహారాదులకు యోగ్యమైనట్లుగా తలంచుట సమంజసమైన అనగా ఒప్పుకొనుటకు వీలుగానిదియే. ఏలైనా అత్యంత భావము అనగా అసలే లేకుండుట మరియు ప్రధ్వంసభావము వలెనే ప్రాగభావము యొక్క అభావత్వమే అయి ఉన్నది, కావున అందులో విశేషమేమీ లేదు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 164. పూర్వపక్షము మేము ప్రాగభావమును భావరూపముగా ఉండుట చెప్పియుండలేదు గదా. సమాధానము అయితే మీరు అభావమునే భావరూపముగా ఉండుట చెప్పియున్నారన్నమాట. అదెట్లన? ఘటము ఘటరూపముగా అయిపోవుట, వస్త్రము వస్త్రరూపము అయిపోవుట, కాని ఇట్లు చెప్పుట గూడా అభావము భావరూపముగా అయిపోవుట వలె ప్రమాణ విరుద్ధమైనదియే. సాంఖ్యమతస్థుల పరిణామవాదము గూడా దానియందు అపూర్వ ధర్మోత్పత్తి మరియు వినాశమును స్వీకరించడము వలన ఆ మతము కూడా ఈ విషయమునందు వైశేషికుల మతము కంటే విశేషత్వమేమీ కలది కానిదగుచున్నది. అభివ్యక్తి అనగా ప్రకటింపబడుట మరియు తిరోభావము అనగా వెనుకకు వెళ్ళుట మొదలగు వాటిని స్వీకరించినప్పటికీ అభివ్యక్తి మరియు తిరోభావముల ఉనికి లేములను నిరూపించుటయందు ఇంతకు పూర్వము వలెనే ప్రమాణముల ద్వారా ఈ మతమునకు గూడా విరోధము తప్పదు. ఈ విచారణ ద్వారా కారణము కార్యమునందు ఉండి ఉండుటే ఉత్పత్తి మొదలగునవి అని నిరూపించువారి వాదము గూడా ఖండించబడుచున్నది. ఈ విధముగా పై మతముల నీవు ఖండించబడిన అనంతరము సిద్ధించినదేమనగా ఒకే సత్యతత్వము అనగా ఆత్మతత్వము అవిద్య ఆధారముగా నటు గారడివాడు నీ వలె ఉత్పత్తి మరియు వినాశము మొదలగు ధర్మములతో కూడి అనేక రూపములుగా కల్పించబడుచున్నది లేక కల్పితమగుచున్నది. భగవంతుని ఈ అభిప్రాయమే నాసతో విద్యతే భావచూబ్రుట్ గీత 2.16 అను శ్లోకమునందు చెప్పబడియున్నది. అట్లేలైనా సత్ అను ప్రత్యయము అనగా పదార్థమునందు వ్యభిచారము అనగా వికారము జరగదు. తదితరమైన అసత్ సర్వ ప్రత్యయములందు వ్యభిచారము వికారము జరుగును. అందువలన సత్పదార్థమొక్కటియే ఏకమాత్రతత్వము. పూర్వపక్షము భగవంతుని అభిప్రాయముననుసరించి ఆత్మ నిర్వికార పదార్థమైనచో నిశేషముగా కర్మలను త్యజించుటకుదరదు అని ఎట్లు చెప్పుచున్నారు. సమాధానము, శరీరము అనగా ఇంద్రియాది రూపములైన గుణములు సత్యవస్తువులైనను లేక అవిద్య కల్పిత వస్తువులైనను అవన్నీయు ఆ దేహముతో కూడియున్న కర్మలన్నీయు వాటి ధర్మములే అయినప్పుడు ఆత్మయందు అవన్నీయు ఆ విద్య కారణముగా ఆరోపితములేగదా. ఈ కారణముగా ఏ అజ్ఞాని గూడా నిశ్శేషముగా కర్మలన్నింటినీ ఒక్క క్షణముపాటు గూడా త్యజించజాలడు అని చెప్పబడినది. కాని విద్య ద్వారా అవిద్య అంతయు నివృత్తి చెందినప్పుడు జ్ఞాని కర్మలన్నింటినీ విశేషముగా త్యజించగలిగేయుండును. అదెట్లన? అవిద్య నశించిన తరువాత అవిద్య వలన అధ్యారోపితమైన అనగా అవిద్యా బలముతో కల్పించబడిన వస్తువులన్నీ మిగిలి ఉండనే శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 165 ఉండవు. ఉదాహరణముగా తిమిర రోగము చేత కలిగిన దృష్టి ద్వారా అధ్యారోపితమైన అనగా కల్పించబడుచున్న ఇరువురు చంద్రులు మొదలగునవన్నీయు ఇంక వాటి అంశములు కూడా తిమిర రోగము తొలగిపోయిన వెంటనే అనగా మరుక్షణమునందే నశించిపోయినందువలన ఇంక మిగిలి ఉండవు. అందువలన సర్వాకర్మాణి మనసా సన్యాస్యాస్తే సుఖం వసి చూడొడ్గీత 5.13 అనగా సర్వవిధ కర్మలను మనస అనగా మనస్సు నుండి త్యజించి అని చెప్పిన మాటలు సత్యమైనవే. మరియు స్వేస్వే కర్మణి భరత సంసిద్ధిం లభతే నరః చూ గీత 18.45 అనగా తమ తమ కర్మలయందు మగ్నమయ్యున్న మనుష్యుడు సిద్ధిని పొందును. మరియు స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవహచ్చు. గీత 18.46 అనగా మనుష్యుడైనవాడు తన తన అనగా ఈశ్వరుని చేత తనకు విధించబడిన కర్మల ద్వారా ఆ భగవంతుని పూజించి సిద్ధిని పొందును అను మాటలన్నీ కూడా సరైనవే అనగా సత్యములే. జ్ఞాననిష్ట యొక్క యోగ్యతారూపమైన ఏ కర్మజనితమైన సిద్ధి చెప్పబడినదో దాని యొక్క ఫలభూత జ్ఞాననిష్ణారూపమైన నైష్కర్మీయ సిద్ధి కూడా చెప్పవలసి యున్నది. అందులకు గాను ముందు శ్లోకము ఆరంభించబడుచున్నది 18.49 అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మీయ సిద్ధిం పరమాం సమన్యాసేనాధిగచ్చతి అనగా సర్వత్రా ఆసక్త బుద్ధి గలవాడు అనగా భార్యాపుత్రులు మొదలగు ఆసక్తిక కేంద్రములైనట్టి వాటియందు ఎవని అంతఃకరణమునందు ఆసక్తి పూర్తిగా నశించినదో అనగా తొలగిపోయినదో ఎవడు జీతాత్మ అనగా తనయంతఃకరణమును తన స్వాధీనమునందు ఉంచుకొనియున్నాడో ఎవడు స్పృహారహితుడో అనగా దేహము జీవితము మరియు ప్రాపంచిక భోగములందు కూడా ఎవనికి తృష్ణ అనగా ఆసక్తి అనగా కోరిక లేదో అటువంటి ఆత్మజ్ఞాని పరమ నైష్కర్మ్య సిద్ధిని పొందగలడు. నిష్క్రియ బ్రహ్మమే ఆత్మ అనుజ్ఞానము కలిగిన కారణముగా ఎవని యొక్క సర్వకర్మలు తొలగిపోయినవో అతడు నిష్కర్మ అనబడును. దాని యొక్క భావమునే నైష్కర్మ్యము అని అందురు. మరియు నిష్కర్మత రూపమైన సిద్ధినే నైష్కర్మ్య సిద్ధి అని అందురు. అట్లుగాక నిష్క్రియమైన ఆత్మస్వరూపముతో నిలిచియుండునట్టి నిష్కర్మత్వము సిద్ధించుటనే నైష్కర్య సిద్ధి అని అందురు. అటువంటి కర్మల వలన కలుగు సిద్ధి కంటే విలక్షణమైన అనగా భిన్నముగా యున్నట్టియు మరియు సద్యోముక్తితో కూడియున్నట్టియు సత్యోముక్తి అనగా వెంటనే ఇప్పుడే కలిగియున్నట్టి ముక్తి గలవాడు ఉత్తమ సిద్ధి గలవాడు అయి ఉన్నాడు. అటువంటి వానికి సన్యాసము ద్వారా అనగా యథార్థమైన జ్ఞానము ద్వారా లేక జ్ఞానపూర్వకమైన సర్వకర్మ సన్యాసము ద్వారా మోక్షమును లాభమును పొందినవాడు కలిగినవాడు సర్వకర్మలను మనస శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 166 సమాధానము. కాని ఆదిత్యవర్థమైనది ప్రకాశ స్వరూపమైనది స్వయంజ్యోతి అను శబ్దముల ద్వారా ఆత్మ ఆకారము కలదనియే శృతులయందు చెప్పబడినది. పూర్వపక్షము అట్లు చెప్పుట సరికాదు. ఏలేనా ఆ వాక్యములు తమహ స్వరూపమైన అజ్ఞానమును నిషేధించుట కొరకు చెప్పబడినవి అనగా ఆత్మేందు ద్రవ్య గుణము మొదలగు రూపములను నిషేధించుట ద్వారా ఆత్మను అంధకార రూపము కలదిగా ఆరోపించు అవకాశము కలుగును. కావున అట్టి ఆరోపణను నిషేధించుట కొరకే ఆదిత్యవర్ణం మొదలగు వాక్యములు చెప్పబడినవి. ఏలేనా అరూపమైనది మొదలగు వాక్యము ద్వారా ముఖ్యముగా ఆత్మకు రూపము నిషేధించబడినది మరియు ఆత్మ యొక్క రూపము ఇంద్రియములకు తోచినది కాదు. అందుచేత అట్టి ఆత్మను ఎవ్వడుగూడా తన ఇంద్రియములతో చూడజాలడు. అది శబ్దము ద్వారా చెప్ప సాధ్యము కానిది, అస్పర్శము అనగా చేతుల ద్వారా తాకబడనిది మొదలగు శబ్దముల ద్వారా కూడా ఆత్మ దేనికి విషయము కాదు అని చెప్పబడినది గదా. మీరిట్లు చెప్పెదరు, కావున ఆత్మ జ్ఞానము వంటిది అని చెప్పుట సరికాదు. మరి అలాంటప్పుడు ఆత్మ యొక్క జ్ఞానము ఎట్లుండును? ఏలైనా జ్ఞానములన్నీ వేణీ విషయములుగా చేసుకుని ప్రవర్తించునో ఆ విషయాకారముగానే యుండును. మరి ఆత్మయు నిరాకారమైనది, అనగా సొంత ఆకారము లేనిది. ఆ విధముగా జ్ఞానము మరియు ఆత్మ రెండు కూడా ఆకారము లేనివగుటచే వాటియందు భావముగాని లేక నిష్ఠగాని ఎట్లు కలుగును? సమాధానము అట్లు చెప్పుట సరికాదు. ఏలైనా ఆత్మ యొక్క అత్యంత నిర్మలత్వము, స్వచ్ఛత్వము మరియు దాని యొక్క సూక్ష్మత్వము పూర్వ సిద్ధములే అయి ఉన్నవి, మరియు ఆత్మవలనే బుద్ధి యొక్క నిర్మలత్వము మొదలగునవి కూడా పూర్వ సిద్ధములే. అందువలన దాని యొక్క ఆత్మ చైతన్యకారముగా ఆభాస కలిగియుండుట సంభవము కావచ్చును. బుద్ధిచేత ప్రకాశింపబడిన మనస్సు, మనస్సుచేత ప్రకాశింపబడిన ఇంద్రియములు, మరియు ఇంద్రియములచే ప్రకాశమును పొందుచున్న స్థూలదేహము ఉన్నవి కదా. అందుచేత ప్రపంచమునందలి సామాన్యజనులు దేహమునందే ఆత్మ దృష్టి కలిగియుందురు. దేహాత్మవాదులైన లోకాయతులు చైతన్యముతో కూడియున్న దేహమునే ఆత్మగా తలంచుచున్నారు. ఇంకా కొంతమంది ఆత్మను ఇంద్రియములను చైతన్యవంతము చేయునదిగాను, మరికొంతమంది మనస్సును చైతన్యవంతము చేయునదిగాను, మరికొంతమంది బుద్ధినే చేతన పదార్థముగా చూచుచున్నారు. అనేక మంది ఆ బుద్ధికి కూడా లోపలగా వ్యాపించియున్న అవ్యక్తమును అవ్యాకృతమును పేరుగల అవిద్యావ్యవస్థనే అనగా చిదాభాసునే ఆత్మరూపముగా తలంచుచున్నారు. బుద్ధి మొదలు శరీర పర్యంతము అన్ని చోట్ల అనగా అంతటా ఆత్మచైతన్యము యొక్క ప్రకాశము లేక చైతన్యము కలిగియున్న కారణముగా దేహమునే లేక బుద్ధినే ఆత్మగా తలంచుటకు కారణమై యున్నది. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 168. అందువలన ఇప్పుడు తేలిన సారాంశమేమనా? ఆత్మవిషయక జ్ఞానము విధేయము అనగా స్పష్టముగా ఇదమిద్దమని చెప్పబడునది కాదు. అయితే మరి విధేయమైనది ఏది? నామరూపాదులు కలిగియున్నను అనాత్మ వస్తువులయందు ఏ ఆత్మరూపము అధ్యసింపబడుచున్నదో అనగా ఆరోపించబడుచున్నదో అట్టి ఆరోపణను నివారించుటయే కర్తవ్యము అనగా విధేయము. ఆత్మచైతన్యము యొక్క జ్ఞానమును సంపాదించుట కాదు. ఏలైనా జ్ఞానము అవిద్య ద్వారా ఆరోపించబడిన సమస్త పదార్థముల ఆకారముల ద్వారానే విశేషముగా గ్రహించబడుచున్నది. ఈ కారణముచేతనే విజ్ఞానవాదులైన బౌద్ధులు విజ్ఞానము కంటే వేడుగా మరియొక వస్తువు లేదు అని చెప్పుచున్నారు. మరియు ఆ జ్ఞానమును స్వసంవేద్య అనగా తనంతట తానుగా తెలియబడునదిగా ఒప్పుకొనిన కారణముగా ప్రమాణములతో నిమిత్తము లేదని వారి వాదము. ఆ విధముగా బ్రహ్మమునందు ఏ అవిద్య కారణముగా అధ్యారోపణము చేయబడినదో దానిని నిరాకరించుట అనగా తొలగించుటయే కర్తవ్యము. బ్రహ్మజ్ఞాన సంపాదన కొరకు ప్రయత్నించుట కర్తవ్యము కాదు. ఏలైనా బ్రహ్మ సర్వవ్యాపకుడు, అందువలన ఆయనను వెదకవలసిన పనిలేదు. అందుకే భాగవతములో ప్రహ్లాదుడు బ్రహ్మను గురించి తన తండ్రితో ఇలా అన్నాడు, కలడంబోధి కలండుగాలి కలడాకాశంబునన్ గుంభినిన్ కలడగ్నిం దిశలం బగళ్ల నిశలం ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తులం త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈ ఐడన్ చూ శ్రీమద్భాగవతము సప్తమ స్కంధము బ్రహ్మ అత్యంత ప్రసిద్ధుడు అనగా సర్వవ్యాపకుడైయున్నప్పటికీ సువిజ్ఞేయుడు అనగా సులభముగా తెలియవాడు, అతి సమీపమునందున్నవాడు మరియు ఆత్మస్వరూపుడు అయి ఉన్నప్పటికీ ఆయన వివేకము లేనటువంటి మనుష్యులకు అవిద్య కల్పితమైన నామరూపముల భేదముతో వారి బుద్ధి భ్రమించియున్న కారణముగా అప్రసిద్ధుడుగాను దుర్విజ్ఞేయుడు అనగా అతి కష్టముగా తెలియవాడుగను అత్యంత దూరముగా ఉన్నవాడుగను మరియు మనతో ఎటువంటి సంబంధము లేనటువంటి పరాయవాడుగను తోచున్నాడు. కాని ఏ సాధకుని యొక్క బ్రహ్మాకార బుద్ధి విరమించిపోయినదో, ఎవరు గురువు మరియు పరమాత్ముని దయకు పాత్రులేయున్నారో వారికి ఇంతకంటే మరింత ప్రసిద్ధమైన సువిజ్ఞేయమైన సుఖస్వరూపము మరియు తమకు సమీపముగా కొంచెముగూడా ఉండదు. ప్రత్యక్షము అపలబ్ధము అనగా ప్రాప్తించినట్టి ధర్మమయము మొదలగు వాక్యముల ద్వారా గూడా ఈ మాటే చెప్పబడియున్నది. చూ గీత 9.2. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 169. తమను గొప్ప పండితులుగా తలంచు ఎంతోమంది ఆత్మతత్వము నిర్వికారము అయి ఉన్నందున దానిని మానవ బుద్ధి పొందజాలదని అందువలన సమ్యక్ జ్ఞానము దుస్సాధ్యమని చెప్పుచుందురు. ఆ మాట నిజమే. ఏలేనా ఎవరు గురుపరంపరలేని వారో, ఎవరు వేదాంత వాక్యములను విధిపూర్వకముగా వినియుండలేదో, ఎవరి బుద్ధి ప్రాపంచిక విషయములయందే చిక్కుపడియున్నదో, ఎవరు యథార్థ జ్ఞానమును కలిగించినట్టి ప్రమాణముల ఎందు శ్రమించియుండలేదో వారికి బ్రహ్మతత్వము దుర్విజ్ఞేయము అయి ఉన్నమాట సత్యమే. కాని ఎవరు అందులకు విరుద్ధముగా ఉండియున్నారో వారికి మాత్రము లౌకిక గ్రాహ్యగ్రాహక భేదయుక్తమైన వస్తువులయందు సద్భావమును కలిగియుండుట అనగా నిత్యానిత్య వస్తు వివేకము లేకయుండుట అత్యంత కఠినమైన మాట వాస్తవమే. ఏలేనా వారికి ఆత్మచైతన్యము కంటే వేరుగా రెండవ పదార్థము తోచనే తోచదు. ఈ విషయము సరిగ్గా అంతే, వేగు విధముగా కాదు. ఈ మాటను మేము ఇంతకు పూర్వమే అనేక యుక్తుల ద్వారా సిద్ధింపజేసియున్నాము. మరియు భగవంతుడు కూడా దేనియందు ప్రాణులన్నీ మేల్కొనుచుండునో జ్ఞానులకు మునులైన వారికి అది రాత్రియేయుండును అని చెప్పియున్నారు. అందువలన స్వరూపమును గ్రహించుటేందు బాహ్యమైన నానాకార భేదబుద్ధి నివర్తించుటయే కారణము. ఏలైన ఆత్మ ఎన్నడును ఎవరికినీ గూడా అప్రసిద్ధము అప్రాప్తవ్యము త్యాజ్యము లేక ఉపాధేయము అనగా పొందదగనది కానేరదు. ఆత్మను అప్రసిద్ధమైనదిగా ఒప్పుకొన్నట్లయితే సర్వప్రవృత్తులను నిరర్ధకములని ఒప్పుకొనుట సిద్ధించును. అంతేకాకుండా అచేతనమైన శరీరము కొరకు అన్ని విధములైన కర్మలు చేయబడుచున్నవని కల్పించుటకు అవకాశముండదు. అంతేకాకుండా సుఖము కొరకు సుఖమనియు దుహఖము కొరకు దుహఖమనియు తలంచుట కుదరదు. అట్లేలైన సమస్త వ్యవహారములు మరియు వాటి ప్రయోజనములు అనగా ఫలములు అన్నీ కూడా చివరకు ఆత్మకు సంబంధించిన జ్ఞానమునకు సంబంధించిన విషయములుగా ఉన్నవని తలంచవలసి వచ్చును. అందువలన ఏ విధముగా తన శరీరమును గురించి తెలుసుకొనుటకు ఇతర ప్రమాణములతో పనిలేదో ఆ విధముగానే ఆత్మ అంతకంటే కూడా అనగా దేహము కంటే కూడా ఎక్కువ సామీప్యమున అనగా తన దేహమునందే ఉండియున్నందున ఆత్మను గుర్తించుటకు ఎటువంటి ప్రమాణములతోనూ పనిలేదు. అందుచేత వివేకము గలవారికి ఆత్మనిష్ట అత్యంత సులభము. ఎవరి మతము అనగా అభిప్రాయముననుసరించి జ్ఞానము నిరాకారము మరియు అప్రత్యక్షము అని తలంచబడుచున్నదో వారికి కూడా జ్ఞేయ పదార్థము యొక్క అనుభవము శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 170. జ్ఞానాధీనమే అయి ఉన్నందున సుఖాదులవలే జ్ఞానము అత్యంత సమీపమున ఉన్నందున సులభముగా తెలియబడును. ఈ విషయము సర్వాంగీకారమైనదే. మరియు జ్ఞానమును తెలుసుకొనుటకు ఎటువంటి జిజ్ఞాసతో గూడా పనిలేదు. అందువలన గూడా జ్ఞానము ప్రత్యక్షమని తెలుసుకొనవలసి యున్నది. జ్ఞానము గనక అప్రత్యక్షమైయున్నట్లయితే ఇతర జ్ఞేయ వస్తువుల వలె దానిని గూడా తెలుసుకొనవలయునన్న జిజ్ఞాస కలిగియుండెడిది. అనగా జ్ఞాతయైన పురుషుడు ఘటాదరూపమైన జ్ఞేయ పదార్థములను జ్ఞానము తెలుసుకొనవలయునని కోరుకొనునో అదే విధముగా అజ్ఞానమును గూడా ఇతర జ్ఞానముల ద్వారా తెలుసుకొనవలయునను కోరిక కలిగియుండెడివాడు. అలా జరుగుటలేదు. అందుచేత జ్ఞానము అత్యంత ప్రత్యక్షమైన వస్తువు మరియు ఆ కారణముగానే జ్ఞాత కూడా సులభముగా తెలియబడుచున్నాడు. అందువలన జ్ఞానమును పొందుట కొరకు ప్రయత్నము చేయవలసిన అవసరమేమీయులేదు. అనాత్మబుద్ధిని సవరింపజేయుట కొరకు మాత్రమే ప్రయత్నము చేయవలసియుండును. అందువలన జ్ఞానము అనగా జ్ఞాననిష్ట సుసంపాద్యము అనగా అనాయాసముగా లభించునదైయున్నది. ఈ జ్ఞాననిష్ట ఏ విధముగా చేయవలసియుండును అన్నచో అది చెప్పుచున్నారు.